కృష్ణ యజుర్వేదాంతర్గత 13 తైత్తిరీయోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం విషయ సూచిక 1. శిక్షావల్లి 1. అధ్యయనము ద ట్రెనిన్ ఫెజ్ 2. ఆనందవల్లి బ్రహ్మానందవల్లి 2. బ్రహ్మానందము ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఫెజ్ 3. భృగువల్లి 3. కిం తత్ బ్రహ్మ అహమేవ తత్ ద క్లారిటీ 1. అధ్యాయము శిక్షావల్లి 1. అధ్యాయము శిక్షావల్లి 1. అనువాకము మిత్రాది దేవతలకు విన్నపము 1. శిక్షావల్లి ఓం సమ్నో మిత్రః సం వరుణః సమ్నో భవత్వర్యమ సన్న ఇంద్రో బృహస్పతియః సన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతిః శాంతిః శాంతిః 1. ఇతి ప్రథమోనువాకః ఓం సం నో మిత్రః సం వరుణః సం నో భవతి ఆర్యమ సం న ఇంద్రో బృహస్పతియః సం నో విష్ణుః ఉరుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వా త్వా మేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాం తత్మాం అవతు తత్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతిః శాంతిః శాంతిః ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్విషావహై ఓం శాంతియః శాంతియః శాంతియః 1. అధ్యాయము శిక్షావల్లి 2. అనువాకము గురుశిష్య అభయ శ్రేయోస్తుతి శిక్షా ద ట్రెనిన్ ద ట్రెనిన్ శిక్షాశాస్త్రార్థసంగ్రహ ఓం శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణః స్వరః మాత్రా బలం సామ సంతానః ఇత్యుక్తః శిక్షాధ్యాయః 1. ఇతి ద్వితీయోనువాకః ఓం 1. శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణః స్వరః మాత్రా బలం సామ సంతానః ఇతి ఉక్తః శిక్షా అధ్యాయః శిక్షాం పంచ ఓంకార పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ మొట్టమొదటగా శిక్షాను పైకి అనవలసిన లక్షణములు వైదికపరమైన స్వరశాస్త్రము గురించి చెప్పుకుంటున్నాము. శిక్ష 6 విధములుగా చెప్పబడుచున్నది. 1. వణములు అనుండి క్ష వరకు అకారాది క్షకారాంతము వరకు అక్షరములు మౌఖిక శబ్దములు. 2. స్వరములు ఉదాత్తమునుదాత్ స్వరితపము స్వరము యొక్క స్థాయి. 3. మాత్రలు హ్రస్వమాత్ర దీర్ఘమాత్ర అప్లుతము స్వరము యొక్క పరిమాణము. 4. బలము అక్షరములు ఉచ్చరించినప్పుడు బలము ఉచ్చరణ శక్తి ఉపయోగించు తీరు. 5. సామము అక్షరము పలుకునప్పటి వేగ స్పీడ్ నియమములు. 6. సంతానము విలంబనము పోజ్ ఎంత ఉండాలి అని ఎరిగి ఉండటము ఇవన్నీ వేద ఉపనిషత్తు పఠించినప్పుడు ఎరుగుట శుభప్రదము. 1. అధ్యాయము శిక్షావల్లి 3. అనువాకము సంహితోపాసనం సహ నౌ యశః సహ నౌ బ్రహ్మవర్చసం అథాతః సంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యమః. పంచస్వధికరణేషు అధిలోకమధి జ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యాత్మం తా మహాసంహిత ఇత్యాచక్షతే. 1. సహ నౌ యశః సహ నౌ బ్రహ్మవర్చసం అథాతః సంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యమః. పంచసు అధికరణేషు అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం, తం మహాసంహిత ఇతి ఆచక్షతే. ఉపనిషత్ ఉద్యానవనములోని ఈ తైత్తిరీయోపనిషత్ అధ్యయనము చేస్తున్న గురుశిష్యులేరువురమగు మనకు ఆత్మభావన, సామ్రాజ్యములో స్థానము, కీర్తి, యశస్సు, బ్రహ్మవర్చస్సు, బ్రహ్మతత్వము, స్వభావ సిద్ధమవటము ఇవన్నీ సిద్ధించునుగాక. స్వరవణమాత్రబల సమసంతానములనబడే ఉదాత్త అనుదాత్తములతో కూడిన, హ్రస్వ దీర్ఘమాత్రలతో కూడిన, శబ్దబల ఉచ్చారణతో కూడిన, సమవేగముతో కూడిన, విలంబనములతో కూడిన అక్షరాభ్యాసము తరువాత ఇక ఇప్పుడు 5 అధికరణములు లేక ఆశ్రయములతో కూడిన ఆత్మసామీప్యత రూపముగు ఉపనిషదమును లేక బ్రహ్మతత్వ సామీప్య ఉపాసన గురించి వ్యాఖ్యానించుకొనుచున్నాము. 1. అధిలోకం, లోకములేందు ఉపాసన, విశ్వోపాసన. 2. అధిజ్యోతిషం, ఉజ్యోతితేజస్సు నందు ఉపాసన, కాంతి తేజోపాసన. 3. అధివిద్యం, విద్యలేందు ఉపాసన, విద్య విద్యోపాసన. 4. అధిప్రజం, జనులయందు ఉపాసన, సంతానము సహజనోపాసన. 5. అధి ఆత్మం, తనేందు దేహమునందు ఉపాసన, శరీరము దేహాంతరోపాసన. ఈ 5 కూడా పంచమహాసంహితలు, ఉపాసనా మార్గములు అని తత్వజ్ఞులు, వేదజ్ఞులు ప్రవచించుచున్నారు. విశ్వకాంతి విద్య సంతాన శరీరో పంచమహాసంహితోపాసనలను గురించి చెప్పుకుంటున్నాము. అథాధిలోకం, పృథివీ పూర్వరూపం, ద్యోరుత్తర రూపం, ఆకాశః సంధ్యః 1, వాయుః సంధానం, ఇత్యధిలోకం, అథ అధిలోకం, పృథివీ పూర్వరూపం, ద్యోః ఉత్తర రూపం, ఆకాశః సంధ్యః, వాయుః సంధానమః, ఇతి అధిలోకం. 1. అధిలోకోపాసన, లోక సంహిత యొక్క విశ్వరూపోపాసన, విశ్వము యొక్క పూర్వరూపము పూర్వాక్షరము పృథివీ భూమి, ఉత్తరరూపము ఉత్తరాక్షరము ద్యోహ అంతరిక్షము, పూర్వ ఉత్తర రూపముల కలయిక సంధి ఆకాశము, భూమి ఆకాశముల అనుసంధానము వాయువు. ఈ విధముగా పరస్పర సంబంధము గమనిస్తూ ఈ విశ్వమును ఆత్మరూపముగా ఉపాసించటము. అథాధిజ్యోతిషం, అగ్నేహ పూర్వరూపం, ఆదిత్య ఉత్తరరూపం, ఆపః సంధ్యః, వైద్యుతః సంధానం, ఇత్యధిజ్యోతిషం. 2. అథ అధిజ్యోతిషం, అగ్నేహ పూర్వరూపం, ఆదిత్యః ఉత్తరరూపం, ఆపః సంధ్యః, వైద్యుతః సంధానం, ఇతి అధిజ్యోతిషం. 2. అధిజ్యోతిష ఉపాసన, తేజస్సును ఉపాసించటమెట్లా? అధిజ్యోతిష సంహిత కాంతి లేక తేజస్సు యొక్క ఉపాసన. పూర్వరూపము పూర్వాక్షరము అగ్ని, ఉత్తరరూపము ఉత్తరాక్షరము ఆదిత్యుడు సూర్యుడు. పూర్వోత్తర రూపముల అక్షరముల సంధి కలయిక జలము ఆపః, పూర్వ ఉత్తర రూపముల అక్షరముల అనుసంధానము విద్యుత్తు తేజస్సు. ఇట్టి ఆశ్రయము సంహితము తో జ్యోతి లేక తేజస్సును బ్రహ్మముగా ఉపాసించటము లేక తేజస్సును ఇట్లా ధ్యానించటము అథాధివిద్యం ఆచార్య పూర్వరూపం 2 అంతేవాస్యుత్తరూపం విద్యా సంధ్య ఇ ప్రవచనం సంధానం ఇత్యధివిద్యం అథాధివిద్యం ఆచార్య పూర్వరూపం అంతేవాసీ ఉత్తరూపం విద్యా సంధ్య ప్రవచనం సంధానం ఇతి అధివిద్యం 3 విద్యను ఉపాసించినప్పుడు అధివిద్యా సంహిత విద్యోపాసన పూర్వరూపము పూర్వాక్షరము గురువు ఆచార్యులవారు ఉత్తరరూపము ఉత్తరాక్షరము శిష్యుడు సంహిత యొక్క పూర్వ ఉత్తర రూపముల అక్షరముల సంధి విద్య వేదవిద్య బ్రహ్మవిద్య పూర్వ ఉత్తరరూపముల అక్షరముల అనుసంధానము ప్రవచనము ఈ విధంగా విద్యను పరబ్రహ్మతత్వము కొరకై ధ్యానించటము ఇది విద్యను ఆశ్రయించి చెప్పబడు ఉపాసన లేక సంహిత అథాధిప్రజం మాతా పూర్వరూపం పితోత్తరూపం ప్రజాసంధ్య ప్రజననం సంధానం ఇత్యధిప్రజం 3 అథాధిప్రజం మాతా పూర్వరూపం పితా ఉత్తరరూపం ప్రజా సంధ్య ప్రజననం సంధానం ఇతి అధిప్రజం 4 ప్రజోపాసన లేక ప్రజాసంహిత సంతాన విద్య ఉపాసన పూర్వరూపము పూర్వాక్షరము మాతృదేవత తల్లి అమ్మ దేహమునకు ఆవల ఉత్తరరూపము ఉత్తరాక్షరము పితృదేవులవారు తండ్రి నాన్న దేహమునకు ఈవల పూర్వ ఉత్తర రూపముల లేక అక్షరముల సంధి సంతానము ప్రజలు సర్వజీవులు పూర్వ ఉత్తరరూపముల అనుసంధానము ప్రజనము ప్రజోవృత్తి ప్రజాపోషకులగు దేవతలు ఇది ప్రజను ఆశ్రయించి నిర్వర్తించవలసిన ప్రజనోపాసన సంహిత అథాధ్యాత్మం అధరాహన పూర్వరూపం ఉత్తరాహనోత్తరూపం వాక్సంధ్య జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం ఇతిమామహాసహిత అథాధ్యాత్మం అధరాహన పూర్వరూపం ఉత్తరాహన ఉత్తరూపం వాక్సంధ్య జిహ్వా సంధానం ఇతి అధ్యాత్మం 5 అధ్యాత్మోపాసన అధ్యాత్మ సంహిత దేహోపకరణోపాసన పూర్వరూపము పూర్వాక్షరము క్రింద పెదవి ఉత్తరరూపము ఉత్తరాక్షరముపై పెదవి పూర్వ ఉత్తరాక్షరముల సంధి వాక్కు పలకటం పూర్వ ఉత్తరరూపముల అక్షరముల అనుసంధానము నాలుక ఈ విధముగా సాధకుడు తన యొక్క ఈ భౌతిక దేహమును ఆశ్రయించి నిర్వర్తించవలసిన ఉపాసన లేక సంహిత లేక అధ్యాత్మ సంహిత ఇతి మా మహాసంహితాః ఇవి పంచ మహత్ సంహిత పంచ మహా ఉపాసనలుగా చెప్పబడుచున్నది యా ఏవమేతా మహాసంహిత వ్యాఖ్యాత వేద సంధీయతే ప్రజయా పశుభ్యః బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సువర్గేణ లోకేన 4 ఇతి తృతీయోనువాకః యా ఏవం ఏతా మహాసంహిత వ్యాఖ్యాత వేద సంధీయతే ప్రజయ పశుభ్యః బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సువర్గేణ లోకేన సంధ్యః ఆచార్యః పూర్వరూపం ఇతి అధిప్రజం లోకేన ఎవరైతే ఈ విధంగా వ్యాఖ్యానింపబడుచున్న మహాసంహిత మహాసంయోగము మహదోపాస ను తెలుసుకొని పంచోపాసనలను నిర్వర్తించుచున్నారో అట్టివారు ఉత్తమ ప్రజలతోనూ సంతానముతోనూ తత్వజ్జులగువారి సహవాసముతోనూ పశుసంపదతోనూ బ్రహ్మవర్చస్సుతోనూ ప్రకాశించుచున్నారు అన్నాద్యములతోనూ భోగ్యవస్తువులను పొందుటచేతను సువర్గ స్వర్గ లోక ప్రవేశము చేతను ఉసుసంపన్నులగుచూ ఆత్మతత్వముతో అనుసంధానము పొందుచున్నారు. ప్రజనాశ్రయము అని ఆచార్యుల వారిచే ఈ విధంగా ఉపాసనగా పంచసంయోగ మహాసంహితగా నిత్యోపాసన కొరకై శిష్యులకు బోధించబడుచున్నది, ప్రసాదించబడుచున్నది. 1వ అధ్యాయము శిక్షావల్లి 4వ అనువాకము మేధాదిసిద్ధ్యర్థ ఆవహంతి హోమమంత్ర యశ్చందసామృషభో విశ్వరూపః ఛందోభయోధ్యమృతాత్సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. శరీరం మే విచర్షణం, జిహ్వా మే మధుమత్తమా, కర్ణాభ్యాం భూరి విశ్రువం. బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః, శృతం మే గోపాయ. ఆవహంతి వితన్వానా 1 యః ఛందసాం ఋషభో విశ్వరూపః ఛందోభ్యో అధి అమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. శరీరం మే విచర్షణం, జిహ్వా మే మధుమత్తమా, కర్ణాభ్యాం భూరి విశ్రువం. బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః, శృతం మే గోపాయ. ఆవహంతి వితన్వానా, ఏది వేదములలో ప్రాధాన్యముగా పురుషోత్తమ విశ్వరూపము ప్రణవము గా స్తుతించబడుచు ఉన్నదో, వేదముల సారమై అమృత రూపమై పలుకబడుచున్నదో, సంప్రకాశమానమై ఉన్నదో, అట్టి ఇంద్రతత్వము పరబ్రహ్మతత్వము అగు ఓం సంజ్ఞార్థము నా మేధస్సును ప్రజ్ఞను చేరునుగాక, స్పృశించునుగాక, నా మేధను ఉత్తేజపరచునుగాక. ఓ దేవా, అమృతరూపమగు బ్రహ్మతత్వమును మేము ధారణగా పొందెదముగాక. అందుకుగాను మా ఈ శరీరము విచక్షణమై లేక యోగ్యమై ఉండునుగాక. మా యొక్క ఈ నాలుక మధుర భాషణము అనే భూషణము పొందినదే ఉండుగాక. మా ఈ చెవులు బ్రహ్మము గురించి విస్తారముగా వినుటకు శక్తియుతమై ఉండునుగాక. ఓ పరబ్రహ్మతత్వమా, నీవు మాయందు ఉండియే ఉన్నావు. అయితే పంచకోశముల చేతను మా లౌకిక ప్రజ్ఞ చేతను కప్పబడినదానవై ఉన్నావు. మా యొక్క ఆత్మజ్ఞానము యొక్క వినికిడిని దయతో రక్షించి మమ్ములను కప్పియున్నట్టి అడ్డుల నుండి రక్షించుము. ఈ విధంగా ఆత్మమేధస్సు కోరువాడు చేయవలసిన ప్రార్థనగా చెప్పబడింది. కుర్వాణ చిరమాత్మన వాసాంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమసాం పశుభ్యః సహ స్వాహ ఆమాయంతు బ్రహ్మచారిణః స్వాహ విమాయంతు బ్రహ్మచారిణః స్వాహ ప్రమాయంతు బ్రహ్మచారిణః స్వాహ దమాయంతు బ్రహ్మచారిణః స్వాహ సమాయంతు బ్రహ్మచారిణః స్వాహ 2 యశో జనేసాని స్వాహ శ్రేయాన్ వశ్యశోసాని స్వాహ తం త్వా భగ ప్రవిశాని స్వాహ సమా భగ ప్రవిశ స్వాహ. 2 ఆవహంతి వితర్వానా కుర్వాణ ఆచిరమాత్మనః వాసాంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమసాం పశుభ్యః సహ స్వాహ ప్రమాయంతు బ్రహ్మచారిణః స్వాహ ఆమాయంతు బ్రహ్మచారిణః స్వాహ నీ వి మాయంతు బ్రహ్మచారిణః స్వాహ దమాయంతు బ్రహ్మచారిణః స్వాహ సమాయంతు బ్రహ్మచారిణః స్వాహ యశోజనే అసాని స్వాహ శ్రేయాన్ అస్యసో అసాని స్వాహ తం త్వా భగ ప్రవిశాని స్వాహ సమా భగ ప్రవిశ స్వాహ. ఓ పరమాత్మ, ఉత్తమ శరీరము మేధాశక్తులతో బాటుగా చిరకాలము సర్వదా మాకు వస్త్రములను, గోవులను, అన్నపానములను కూడా ప్రసాదిస్తూ విస్తరింపజేయండి. రోమములు గల గొర్రెలను కూడా ప్రసాదించి మా స్వాహ దేవేజ్ఞ విధులను దిగ్విజయముగా నిర్వర్తింపజేయండి. బ్రహ్మ విద్యను ఆశ్రయించిన వారే ఉత్తమముగు ఆశయము కలవారు సమస్త దిక్కుల నుండి చక్కగా ఆయాంతు ఇక్కడికి వచ్చెదరుగాక. నియమ నిష్ఠలతో శ్రద్ధతో వారిని విద్యార్థులను ఈ ఆశ్రమమునకు ఆహ్వానిస్తున్నాము. ఇంద్రియ నిగ్రహముగల సమముగల బ్రహ్మచారులు బ్రహ్మమును అభ్యసించు ఆశయముగల విద్యార్థులు నన్ను సమీపించెదరుగాక. ఈ హోమద్రవ్యమును స్వీకరించి మీ దివ్యమగు ఆశీస్సులు ప్రసాదించండి. ఇక్కడి గురుశిష్యులమంతా కూడా జనులయందు యశస్సు పొందెదముగాక. మా ఈ గురువు శిష్య సాంప్రదాయము తాత్విక విషయముల అభ్యాసములు జనులలో ప్రసిద్ధి పొందునుగాక. మేము శ్రేయస్సు పొందెదముగాక. హే భగవాన్, ఆధ్యాత్మిక పాఠ్యాంశములు గురువుగా నేను చెప్పుచున్నప్పుడు, శిష్యుడుగా ఈతడు ఎరుగుచున్నప్పుడు మా ఇరువురి బుద్ధి నీయందు ప్రవేశించి ప్రకాశించునుగాక. మాయందు భగ తేజోరూపమే తత్వజ్ఞానము ప్రవేశించి ప్రకాశించునుగాక. దేవతల సమర్పణగా ఈ ఉపనిషత్ వ్యాసంగము దిగ్విజయమగునుగాక. భక్తితో హోమద్రవ్యములను సమర్పిస్తున్నాము. తస్మిన్ సహస్రసఖే నిభగాహం త్వయి ముజే స్వాహ యథాపహ ప్రవతాయంతి యథామాస అహజ్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వతః స్వాహ. మూడు తస్మింతు సహస్ర శాఖే నిభగ అహం త్వయిం రుజే స్వాహ యథా ఆపః ప్రవతాయంతి ప్రవతా ఆయంతి యథామాస అహహజరం అహజ్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వతః స్వాహ. సహస్ర వేలాది విధానములుగా చెప్పబడుచు అభివర్ణించబడుచున్న ఓ ప్రణవమ ఆత్మ భగవాన్, నీయందు నేను సత్యదృష్టితో ప్రవేశించి పరిశుద్ధుడనగుదునుగాక. స్వాహ అని దేవతలను ఆహ్వానిస్తున్నాను. ఓ సర్వాత్మకుడవగు పరమాత్మ ప్రణవస్వరూప, ఏ విధంగా నీరు పల్లము ఎరిగి ప్రవహిస్తూ ఉంటుందో, ఏ విధంగా కాలమును మాసములు సంవత్సరములు వెంటనంటినవై నడుస్తూ ఉంటాయో, ఆ విధంగా ఆధ్యాత్మ విద్యయందు శ్రద్ధాశక్తి అభిలాషలు గల బ్రహ్మచారులు అధ్యయన విద్యార్థులు సర్వదిక్కుల నుండి నన్ను సమీపించుటకే వచ్చెదరుగాక. ఈ ఆశ్రమములో బ్రహ్మ విద్య అధ్యయనము లోకములకు శుభము చేకూర్చునుగాక. ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ. మూడు నాలుగు ప్రతివే అసోసి ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ వితన్వానా ప్రవిశ స్వాహ సప్తచ ద్రవిడ పాఠః వితన్వానా శమాయంతు బ్రహ్మచారిణః స్వాహ ధాతరాయంతు సర్వతః స్వాహ హి ఏకం చ ఇతర పాఠః. హే భగవాన్ పరబ్రహ్మమ, ఎవరు మిమ్ములను శ్రద్ధతో ఉపాసిస్తారో వారి గృహములలో స్వయముగా ప్రవేశించటము మీ స్వభావము కదా. మా గృహమునకు వేయించేయండి. మా గృహమును పొంది మమ్ము ప్రకాశింపజేయుము. ఆత్మతత్వము మాయందు ప్రవేశించి మమ్ములను ప్రకాశింపజేయునుగాక. ఆత్మ శ్రేయస్సు కోరి ఉపనిషత్ ఉపదేశము పొందకోరువాడు ముందుగా జపము మంత్రము హోమ మంత్రము ప్రణవ ప్రార్థన నిర్వహించాలి. ఒకటవ అధ్యాయము శిక్షావల్లి ఐదవ అనువాకము వ్యాహృత్యుపాసనం. భూర్భువః సువరితి వాయేతాస్తిస్రో వ్యాహృతయః తాసామహ స్మై తాం చతుర్థీం మహాచమస్యః ప్రవేదయతే మహైతి తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యన్యా దేవతాః భూరితి వాయం లోకః భువైత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః ఒకటి మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహ్యంతే ఒకటి భువః భువః సువః ఇతి వా ఏతాః తిస్రో వ్యాహృతయః తాసాం ఉహ అస్మైతాం చతుర్థీం మహచమస్యః ప్రవేదయతే మహ ఇతి తత్ బ్రహ్మ స ఆత్మా అంగాని అంగాస్య అన్యా దేవతాః భువః ఇతి వా అయం లోకః భువః ఇతి అంతరిక్షం సువః ఇతి అసౌ లోకః రెండు మహ ఇతి ఆదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోక మహీయంతే మూడవ అనువాకమునందు లోక జ్యోతి విద్య ప్రజత్ ఆత్మ స్వదేహ సంహితము ఉపాసనల గురించి పంచమహాసంహితముగా చెప్పబడింది. నాలుగవ అనువాకంలో మేధ శ్రీ సిరియ సద్గుణములు కోరుకొనువానికి అందుకొరకే సాధనభూతములగు మంత్రములు చెప్పబడ్డాయి. ఇక ఐదవ అనువాకములో వ్యాహృతి స్వరూప బ్రహ్మమును హృదయంలో ధ్యానించండి అంటూ బ్రహ్మకు అంగభూతములైన వ్యాహృతులు ఉపాసనగా చెప్పబడుతోంది. దృశ్యలోకమును ఉద్దేశించి ఉపాసన భూ భువర్ సువర్లోక వ్యాహృతులకు ఈ మూడు తన అంగముగా గల మహర్లోకము అనే నాలుగవ వ్యాహృతిని మహాచమన్వుడు అనే మహర్షి తన తపస్సుతో దర్శించి చెప్పారు. అట్టి నాలుగవ వ్యాహృతి గురించి చెప్పుకుంటున్నాం. భూహ ఈ భౌతికంగా కనిపించే లోకము. భువః తను వ్యాహృతిని అంతరిక్షములోని ఆకాశములోని భూలోక దేవలోకములకు మధ్య గల లోకములను ఉద్దేశించి చెప్పబడుతోంది. సువః తను వ్యాహృతిని సువర్లోక లేక దేవ స్వర్గ లోకమును భావిస్తూ ఉపాసించాలి. లోక నిర్మాణకర్తలు అశరీరులు అగు దివ్యతత్వాభిమానులగు దేవతలు ఉపాసించబడుచున్నారు. మహః భూభువ సువర్లోకములుగా సంప్రదర్శితమగుచు ఆ మూడిటిని తన అంగములుగా కలిగి ఉన్నది. ఆదిత్యలోకము మహర్లోకము అట్టి మహత్యే మూడు లోకములు. సృష్టికర్తయగు బ్రహ్మపురుషుడే ఆత్మాదిత్యుడు. దేవతలు ఆదిత్యని అంగములై ఆదిత్యమే సర్వతదితర లోకములు అయి ఆదిత్యనిచే వృద్ధి చేయబడుచున్నది. మహీయంతే అని ఉపాసించబడుచున్నది. భూరితి వా అగ్నేహ భువ ఇతి వాయుః సువరిత్యాదిత్య మహ ఇతి చంద్రమాః చంద్రమసా వావ సర్వాణి జ్యోతీంషి మహీయంతే భూరితి వా రుచః భువ ఇతి సామాని సువరితి యజుంషి రెండు మహ ఇతి బ్రహ్మ బ్రహ్మణ వావ సర్వే వేద మహీయంతే భూహ ఇతి వా అగ్నేహ భువ ఇతి వాయుః సువః ఇతి ఆదిత్యః మహ ఇతి చంద్రమాః చంద్రమసా వావ సర్వాణి జ్యోతీంషి మహీయంతే భూహ ఇతి వా రుచః భువః ఇతి సామాని సువః ఇతి యజుంషి మహాతి బ్రహ్మ బ్రహ్మణ వావ సర్వే వేద మహీయంతే దివ్యప్రజ్ఞలగు దేవతలను ఉద్దేశించి ఉపాసన. ఇంకా చతుర్ హ్యహృతి ఉపాసన గురించి చెప్పబడుచున్నది. భూహ వ్యాహృతి అగ్నిగాను భువర్వ్యాహృతి వాయువుగాను సువర్వ్యాహృతి ఆదిత్యుడుగాను సూర్యుడు మహర్వ్యాహృతి చంద్రతత్వముగాను మనస్సు. చంద్రునిచేతనే సర్వ అగ్ని వాయు ఆదిత్యులు వృద్ధి చేయబడుచున్నట్లుగాను చంద్రుని జ్యోతి స్వరూపముగాను అద్దాని వెలుగుయే తదితరమంతా అని ఉపాసించుచున్నాము. వేదములను ఉద్దేశించి ఉపాసన. ఋగ్వేదమును భూవ్యాహృతిగాను, సామవేదమును భూవర్వ్యాహృతిగాను, యజుర్వేదమును సువర్వ్యాహృతిగాను, ఓంకారమగు బ్రహ్మమును మహర్వ్యాహృతిగాను ఉపాసించుచున్నాము. వేదములన్నీ కూడా ఓంకార సన్న అగు పరబ్రహ్మము యొక్క త్రి అంగములు. అవి మహర్వ్యాహృతి చేతనే రూప్యజుర్ సామవేదములుగా వృద్ధి చెందుచున్నాయి. మహయే త్రివేదములుగా విస్తరించుచున్నది. భూరితి వై ప్రాణ, భువైత్యపాన, సువరితి వ్యాన, మహ ఇత్యన్నం అన్నేన వావ సర్వే ప్రాణమహియంతే తావా ఏతాశ్చతస్రశ్చతుర్ధ చతస్రశ్చతస్రౌ వ్యాహృతయః తాయో వేద సవేద బ్రహ్మ సర్వేస్మైదేవా బలిమావహంతి. 3 ఇతి పంచమోనువాకః. 3 భూహ ఇతి వై ప్రాణః, భువః ఇతి అపానః, సువః ఇతి వ్యానః, మహ ఇతి అన్నం. ప్రాణశక్తిని ఉద్దేశించి ఉపాసన. ప్రాణము పీచువాయువు ను భూవ్యాహృతిగాను, అపానము వదలువాయువు ను భువర్వ్యాహృతిగాను, వ్యాన వ్యాప్తి కలిగియున్న వాయువును సువర్వ్యాహృతిగాను, అన్నము ఆహారము మహర్వ్యాహృతిగాను ఉపాసించుచున్నాము. అన్నేన వావ సర్వే ప్రాణ మహియంతే తావా ఏతాహ చతస్రః చతుర్థా చతస్రః చతస్రో 4x4 16 వ్యాహృతయః తాయో వేద సవేద బ్రహ్మ సర్వే అస్మై దేవా బలిం ఆవహంతి అసౌ లోకో యజుంషి. వేద ద్వేచ అన్నము చేతనే సర్వప్రాణులు వృద్ధి చెందుచున్నారు. అందుచేత సర్వజీవుల ప్రాణప్రదర్శనములకు కారణముగు అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసించదముగాక. పైన చెప్పుకున్నట్లు బ్రహ్మమును భూ భువర్ సువర్ మహర్వ్యాహృతులను లోక విదేవ వేద విప్రాణదృష్టులతో దృక్ రూపమగు ఆత్మను ఉపాసించాలి. 1 భూవ్యాహృతిని పృథివీ అగ్ని ఋగ్వేదము ప్రాణవాయువుగాను, 2 భూవర్వ్యాహృతిని అంతరిక్షము వాయువు సామవేదము అపానవాయువుగాను, 3 సువర్వ్యాహృతిని స్వర్గము ఆదిత్యుడు యజుర్వేదము వ్యానవాయువుగాను, 4 మహర్వ్యాహృతిని ఆదిత్యలోకము చంద్రుడు ఓంకారము అన్నముగాను ఉపాసించుచున్నాము. ఈ 4x4 16 ఆత్మ యొక్క అంగభూతములుగాను ఆత్మ యొక్క వ్యాహృతులుగాను ఎవడు ఎరిగి ఉపాసిస్తున్నాడో అతడు బ్రహ్మమును ఎరిగి ఉపాసించుచున్నవాడగుచున్నాడు. దేవతలందరినీ పూజించిన ఫలము పొందుచున్నాడు. అట్టివాడు 1 ఇహము 2 ఇద్దానికి ఆధారమగు పరము ఈ రెండిటినీ ఉపాసన చేయుచున్నవాడగుచున్నాడు. 1 శిక్షావల్లి 6 మనోమయత్వాదిగుణక బ్రహ్మోపాసనయ స్వారాజ్య సిద్ధి. సయ ఏషోంతహృదయ ఆకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే య ఏషస్తన ఇవావలంబతే సేంద్రియోన్యః యత్రాసౌ కేశాంతౌ వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే. 1 సయ ఏషో అంతర్హృదయ ఆకాశః తస్మిన్ అయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే య ఏషస్తన ఇవ అవలంబతే స ఇంద్రయోన్యః సేంద్రయోన్యః యత్ర అసౌ కేశాంతౌ వివర్తతే వ్యాపోహ్య శీర్ష కపాలే. ఇప్పటివరకు భూభువ సువర్మహర్ వ్యాహృతులచే బ్రహ్మ యొక్క అంగపూజ చెప్పబడినది. ఇప్పుడు హృదయాకాశములో బ్రహ్మమును ధ్యానించటము, దర్శించటము, ఉపాసించటము గురించి చెప్పుకోబోచున్నాము. అంతర్హృదయ పుండరికమునందు మధ్యగా చితాకాశమునందు మనోమయుడు, హిరణ్మయుడు, జ్యోతిర్మయుడు, మరణముగాని, మార్పు, చేర్పులుగాని లేనట్టి అమృతస్వరూపుడు ఈ సమస్తమును తన యొక్క పురుషకారముగా కలవాడు అగు పరమాత్మ వేంచేసి ఉన్నారు. సర్వనాడులకు ఊర్ధ్వభాగమునందు ప్రాణములకు స్థానమైయున్నారు. ఆయనను పొందడమే పరమపదస్థానము. హృదయమునకు ఊర్ధ్వభాగంలో సుషుమ్ననాడి. ఆ సుషుమ్ననాడి దవడల మధ్య భాగంలో స్తనమువలె వ్రేలాడుచూ ఉన్నది. ఆ నాడి తల వెంట్రుక వంటి రూపంగా శిరస్సు యొక్క ఊర్ధ్వభాగము వరకు, బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి ఉన్నది. అంతేకాదు, శిరస్సు చీల్చుకొని బయటకు కూడా సహస్రారమునకు విస్తరించినదైన్నది. అనగా కపాలమును దాటినదై విశ్వ విశ్వాంతరాళమందు ప్రసరించునదైయున్నది. అది బ్రహ్మమును ప్రాప్తించుకొనటమును ఎరిగిన యోగి యొక్క కపాల ఊర్ధ్వము నుండి బయటకు స్వానుభవమై వెడలుచున్నది. భూరిత్యజ్ఞౌ ప్రతిష్ఠతి భువ ఇతి వాయో ఒకటి సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వారాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాప్పతిశ్చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపై ఏతత్తతో భవతి. ఆకాశశరీరం బ్రహ్మ, సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం, శాంతిసమృద్ధమృతం ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ రెండు ఇతి షష్ఠోనువాక రెండు భూహ ఇతి అగ్నౌ ప్రతిష్ఠతి భువహ ఇతి వాయౌ సువహ ఇతి ఆదిత్యే మహహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతయః చక్షుష్పతయః శ్రోత్రపతయః విజ్ఞానపతయః ఏతత్తతో భవతి. ఆకాశ శరీరం బ్రహ్మ, సత్యాత్మ ప్రాణ ఆరామం, మన ఆనందం, శాంతి సమృద్ధం, అమృతం ఇతి ప్రాచీన యోగ్య ఉపాస్వ యోగ్యోపాస్య వాయవ అమృతం ఏకం చ భూ అను వ్యాహృతాత్మకమైన అగ్నియందు సుషమ్న నాడ్యభ్యాసి ప్రతిష్ఠితుడగుచున్నాడు. వ్యాహృతుడై భూమి అగ్ని స్వరూపుడగుచున్నారు. అంతరిక్షమునందు ప్రవేశించి భువర్ అను వ్యాహృతాత్మకమగు వాయువునందు ప్రవేశించి వాయువునందు ప్రతిష్ఠితుడు అగుచున్నారు. వాయుస్వరూపుడై సర్వకదలికలు తనవిగా దర్శిస్తున్నారు. సువహ అను ఆదిత్యునియందు సూర్యునియందు ప్రతిష్ఠితుడై ఉంటున్నారు. తన వెలుగులో అన్నీ ఉజ్జీవింపజేయవాడుగుచున్నారు. మహర్ అను నాలుగవ వ్యాహృతాత్మకమగు బ్రహ్మమునందు ప్రతిష్ఠితుడై ఉంటున్నారు. మనస్సుకు అధపతి స్వస్వరూపమగు స్వరాజ్యము ఆత్మ సామ్రాజ్యము పొందుచున్నారు. ఏల్చున్నారు. వాక్కు అధిపతిగాను చూపుకు చెవులకు వినికిడికి అధిపతి స్థానము పొందుచున్నారు. విజ్ఞానము ఎరుక నకు అధిపతి అయి ప్రకాశిస్తున్నారు. ఓ ప్రాచీనయోగ్య, అట్లు సంషుమ్న నుండి కేశము వంటి మార్గములో కేశాంతము చేరి కపాల భాగమును దాటిన యోగి ఈ సర్వము తనయందు దర్శించువాడే తానే ఈ సమస్తమై ప్రకాశించుచున్నారు. ఆకాశమంతా తన శరీరముగా దర్శిస్తూ ఆకాశమంతా తన శరీరముగా కలిగి ఉంటున్నారు. మూర్త అమూర్తము కూడా తానైన సత్యాత్మ స్వరూపుడు అగుచున్నారు. ప్రాణశక్తి యందు క్రీడించువాడు, ఆనందమయమగు మనస్సును సంతరించుకున్నవాడు, సర్వము తనేందు శాంతించగా కూడా శేషించియుండువాడు అమృతుడు. అగు పరమాత్మ శరీరుడు అగుచున్నాడు. ఓ ప్రాచీన యోగ్య శిష్య, నీవు అట్టి సుషుమ్న నుండి వెంట్రుక వంటి మార్గములో కఫాలమును దాటి ఆత్మవై పంచభూతములు నీ సూక్ష్మ శరీరముగా ఈ లోకలోకాంతరములతో కూడిన సమస్త దృశ్యము స్వశరీరముగా కలవాడవై ప్రకాశించుము. 1వ అధ్యాయము శిక్షావల్లి 7వ అనువాకము పృథివ్యాద్యుపాధిక పంచబ్రహ్మోపాసనం. పృథివ్యంతరిక్షం ద్యోర్దిశోవాంతరదిశ అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి అప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మ ఇత్యథభూతం అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదానః సమానః చక్షుః శ్రోత్రం మనో వాక్ త్వక్ చర్మమాంస స్నావాస్థి మజ్జ ఏతదధివిధాయ ఋషిరవోచత్ పాంక్తం వా ఇదం సర్వం పాంక్తేనేవ పాంక్తక్ స్పృణోతీతి 1 ఇతి సప్తమోనువాకః. 1 పృథివీ అంతరిక్షం ద్యౌః దిశో అవాంతర దిశః అగ్నేః వాయుః ఆదిత్యః చంద్రమా నక్షత్రాణి అప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మ ఇతి అధిభూతం. ఆత్మను పంచ విభాగములుగా గమనిస్తూ ఉపాసించు విధానము అగు పాంక్త పంచక ఉపాసన గురించి ఇప్పుడు చెప్పుకుందాము. బాహ్య పాంక్తత్రయము అధిభూత పాంక్తత్రయము ఆత్మను పంచముఖములుగా పంచముఖ శివతత్వముగా ఉపాసించు రీతి. 1 లోకపాంక్తము పృథివీ అంతరిక్షము ద్విలోకము దిశలు అవాంతర దిశలు ఇవి 5. ఆత్మభగవానుని పంచలోకపాంక్తములుగా ఉపాసించుచున్నాము. 2 దేవతాపాంక్తము అగ్ని వాయువు ఆదిత్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవి ఆత్మ యొక్క దేవతా పంచప్రత్యక్షములుగా లేక దేవతాపాంక్తములుగా భావించి ఉపాసించున్నాము. 3 భూతపాంక్తము జలము ఔషధులు ఆహారధాన్యములు ఎవరి గోధుమ మొదలైనవి వనస్పతులు పెసలు మినుగులు మొదలైన పప్పు ధాన్యములు ధనియాలు మిరియాలు మొదలైన దినసులు ఆకాశము ఆత్మ ఈ భూతపాంక్తము పరమాత్మ యొక్క రస విభవములుగా భావించి ఉపాసించున్నాము. అథాధ్యాత్మం ప్రాణో వ్యానో అపాన ఉదానః సమానః చక్షుః శ్రోత్రం మనో వాక్ త్వక్ చర్మ మాంసం స్నావాస్థి మజ్జ ఏతత్ అధివిధాయ అధ్యాత్మ పాంక్తత్రయము. 1 వాయుపాంక్తము ప్రాణము వ్యానము అపానము ఉదానము సమానము ఈ 5 ప్రాణేశ్వరుని పంచప్రాణముఖములుగా ఆత్మ యొక్క పంచ ప్రదర్శనములుగా భావించి ఉపాసించుచున్నాము. 2 ఇంద్రియ పాంక్తము చక్షువులు శ్రోత్రము మనస్సు వాక్కు నోరు త్వక్కు స్పర్శ ఈ 5 పరమాత్మ యొక్క ఇంద్రియ పంచ ప్రదర్శనముగా చూస్తూ ఆత్మను ధ్యానించుచున్నాము. 3 ధాతు పాంక్తము చర్మము మాంసము వస స్నాయువు అస్థి బొమికలు మజ్జద్ ఈ 5 పరమాత్మ యొక్క పంచధాతు ప్రత్యక్షములుగా దర్శించి ఉపాసిస్తున్నాము. ఋష్యః అవోచత్ పాంక్తం వా పాక్తం వా ఇదగ్ం సర్వం పాంక్తేనేవ పాంక్తగ్ స్పృణోతి ఇతి సర్వం ఏకం చ రుత్ సత్యము ను ఎరిగిన ఋషులు జనుల ఆత్మోపాసన కొరకై పాంక్త షట్క 3 కోష్ఠముల పంచవిభాగముల 6 కోష్ఠములను ఆత్మచైతన్య సంప్రదర్శనములుగా ఉపాసించు మార్గమును చూపుచున్నారు. పరమాత్మ పంచాత్మకుడు దృశ్యము దేహము జీవాత్మ ఈశ్వరాత్మ పరమాత్మ అందుచేత పాంక్త పంచముఖుడు అని చెప్పబడుచున్నాడు. ప్రపంచము కూడా పంచభూత నిర్మితము కాబట్టి పాంక్త శబ్దవాచ్యమే. కాబట్టి నా యొక్క ప్రపంచం యొక్క స్వరూపం ఒక్కటే, వేరు కాదు. ఉపాసనచే ఇదంతా అనేకంగా కనిపిస్తూనే ఏకమే అయి ఉన్నది. ఏకము సర్వము అయినట్టి అఖండ బ్రహ్మం యొక్క వ్యాహృతాత్మక వైభవం మీదంతాను అవగాహనతో ఆత్మ ఉపాసించబడుగాక. బ్రహ్మమే సర్వస్వరూపమయ్యున్నది. నేను జగత్తు కూడా ఏకనఖండ బ్రహ్మస్వరూపులం. త్వంతత్కూడా అఖండ బ్రహ్మమే. 1వ అధ్యాయము శిక్షావల్లి 8వ అనువాకము ప్రణవోపాసనం. ఓమితి బ్రహ్మ, ఓమితీద సర్వం, ఓమిత్యేతదనుకూతిర్హస్మవా అప్యోశ్రావయత్యాశ్రావయంతి, ఓమితి సామాని గాయంతి, ఓం సోమితి శస్త్రాణి ససంతి, ఓమిత్యధ్వర్యః ప్రతిగరం ప్రతిగృణాతి, ఓమితి బ్రహ్మ ప్రసౌతి, ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి, ఓమితి బ్రాహ్మణః ప్రవక్ష్యన్నః బ్రహ్మోపాప్నవానితి, బ్రహ్మేవోపాప్నోతి 1. ఇత్యష్టమోనువాక 1. ఓం ఇతి బ్రహ్మ, ఓం ఇతి ఇదం సర్వం, ఓం ఇతి ఏతత్, అనుకృతి హస్మ వా అప్యోశ్రావ ఏత్యా శ్రావయంతి, ఓం ఇతి సామాని గాయంతి, ఓం సోం సోం ఇతి శస్త్రాణి సన్ సంతి, ఓం ఇతి అధ్వర్యః ప్రతిగరం ప్రతిగృణాతి, ఓం ఇతి బ్రహ్మ ప్రసౌతి, ఓం ఇతి అగ్నిహోత్రం అనుజానాతి, ఓం ఇతి బ్రాహ్మణః ప్రవక్ష్యన్నాహ బ్రహ్మో అవాప్నువాన్ ఇతి, బ్రహ్మ ఏవ అవాప్నోతి. ఓం దశ సమస్త ఉపాసనలకు అంగభూతమైనట్టి ఓంకారోపాసన. ఓ శ్రోతలారా, ఓంను ఏ రీతిగా ఉపాసించాలో చెప్పుకుందాము. ఓం అనుశబ్దం యొక్క రూపము పరబ్రహ్మమే. ఇదంతా కూడా ఓంకార స్వరూపమే. ఓం అనునది ఈ జగత్తు యొక్క కర్తృరూపము, అనుకూతము అని ప్రసిద్ధి. ఓంకారమును శబ్ద బ్రహ్మముగా ధ్యానించాలి. జగత్తు ఓంకారము నుండి స్రవిస్తోంది, కాబట్టి శ్రావేతి అంటారు. ఇదంతా ఓంకారమే అని సామవేద మంత్రములు గానం చేస్తున్నాయి. ఓం సోం ఓంకారమనగా పరమాత్మయే అని శాస్త్రమంత్రద్రష్టలు చెప్పుచున్నారు. శబ్దరూపంగా ఉన్న సమస్తము ఓం నకు అధీనము. శబ్దములన్నీ ఓంను అనుకరిస్తున్నాయి. అందుచేతనే యజ్ఞ యాగములు చేయించు ఆధార్యుడు ఓమధౌమిదం అని బదులు పలుకుచున్నారు. ప్రతిగరంగా రిజౌండింగ్లీ స్వస్తి చెప్పుచున్నారు అని చెప్పిస్తున్నారు. ఓంతోనే బ్రహ్మ యజ్ఞమంత్రద్రష్ట యజ్ఞము ప్రారంభిస్తున్నారు. సమస్త కర్మలు చేయిస్తున్నారు. బ్రహ్మ ఆధ్వర్యులకు ఓంతో యాగ ప్రారంభమునకు అంగీకారము ఇచ్చుచున్నారు. ఓంకారముతో ప్రారంభించి బ్రాహ్మణుడు వేద మంత్రములను పలుకుచున్నారు. ఓంతో సర్వ ప్రవచనములు ప్రారంభిస్తున్నారు. ఓం అని బ్రహ్మోపాసన ప్రారంభించి బ్రహ్మమును ఉద్దేశించిన వారే బ్రహ్మమునే పొందుచున్నారు. అందుచేత ఓంకారమును బ్రహ్మముగా, పరబ్రహ్మ స్వరూపముగా భావించాలి. సర్వాత్మకము, సర్వస్వరూపము, సర్వబాహ్య, అభ్యంతరము, సర్వసాక్షి, సర్వకారణ కారణము అగు పరబ్రహ్మమునే ఓం అను సంజ్ఞతో పిలుస్తున్నాము అని ఎరిగి ఓంను ప్రారంభములో ఎలుగెత్తి పలకాలి. 1వ అధ్యాయము శిక్షావల్లి 9వ అనువాకము స్వాధ్యాయ ప్రశంస. ఘృతం చ స్వాధ్యాయ ప్రవచనే చ, సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ, తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అగ్నేశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ, అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపోనిత్యః పౌరుషిష్ట్యః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః ఒకటి ఇతి నవమోనువాకః ఒకటి యూతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నేశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ తపోధనులగు మహనీయుల స్వానుభవ ఆత్మతత్వ ప్రవచనములే రుక్కులు. ఋషి వాక్కులలోని సత్యమును పారాయణం చేయాలి, ప్రవచించాలి, నిర్వర్తించాలి, వేద ప్రవచనములను విధులను పాటించాలి, కలసి పఠించాలి, సాధ్యాయనంగా అధ్యయనం చేయాలి, సత్యముగు బ్రహ్మమునే స్వాధ్యాయం చేయాలి, ప్రవచించాలి, పాటించాలి, కలిసి తపస్సు చేయాలి, స్తుతిజ్ఞాన వామ్యములను స్వాధ్యయనం చేయాలి, నిర్వర్తించాలి, బాహ్య ఇంద్రియ నిగ్రహమును తప్పక కలిగి ఉండాలి, అద్దాని విధులను సంభాషించుకోవాలి, అంతరింద్రియ నిగ్రహమును స్వాధ్యాయనం చేయాలి, అనుష్ఠించాలి, అనుసరించాలి, అగ్ని కార్యములను స్వాధ్యాయ ప్రవచనములను నిర్వర్తిస్తూ ఉండాలి, శృతులు చెప్పే శ్రోతములు నిర్వర్తించబడుగాక. అగ్నిహోత్రమును ఉపాసించాలి, స్వాధ్యాయ ప్రవచనములు నిర్వర్తించబడుగాక, అనుష్ఠించబడునుగాక. అతిథులను సేవించాలి, సేవింపజేయాలి, స్వాధ్యాయ ప్రవచనములను నిర్వర్తించాలి, చెప్పాలి, చేయాలి, మానుషత్వమును సేవించాలి, సంతోషింపజేయాలి, దైవం మానుషరూపేణ అని ఉపాసించాలి, స్వాధ్యాయ ప్రవచనములతో ఆరాధించాలి, ప్రజలను సంతానమును భగవద్భావనతో పరిపోషించాలి, కలిసి ఉండి సేవాభావంతో ప్రవచనములతో సేవించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, వివాహములు చేయాలి, ఉత్తమ బోధలతో తీర్చిదిద్దాలి. ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాపతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచః రాధీతరః తప ఇతి తపో నిత్యః పౌరుషిష్ట్యః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మోద్గల్యః తద్ధి తపః తద్ధి తపః ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ షట్చ సంఘము వృద్ధికై సంఘము క్షేమం కోరి శుభకార్యములు నిర్వర్తించాలి, కలిసి పనిచేయాలి, సేవాభావం కలిగి ఉండాలి. సృష్టికర్తను జీవుల అవసరాలకు సర్వము సృష్టిస్తున్న ప్రజాపతిని బ్రహ్మదేవుని స్తుతించాలి, కృతజ్ఞతలు తెలుపాలి, ఏది సత్యమో అట్టి సత్యమే పలకాలి, సత్యమును వినాలి, సత్యమునే ఆశ్రయించాలి, సత్యమే తెలుసుకోవాలి. ఇది రాధితరగోత్రోద్భవుడగు సత్యవచ మహర్షి సిద్ధాంత సూచన. తపనయే తపస్సు పరమాత్మ గురించిన, దైవకార్యముల గురించిన, ఆత్మ గురించిన తపనతో తపస్సు చేయాలి, తపించాలి, అని పురుశిష్ఠ మహర్షి కుమారుడగు పోరుశిష్ఠ మునీంద్రుల పాఠ్యబోధ. ఇది అనుష్ఠానం చేయాలి. స్వాధ్యాయ ప్రవచనముల గురించి సత్యవచః సత్యమునే పలుకువాడై ఉండాలి. తపోనిత్యః తపసి నిత్యం వర్తతైతి. నిత్యము తపస్సు నిర్వర్తిస్తూ ఉండాలి. పేరుశిష్ఠః తల్లి తండ్రి గురువులచే చక్కగా శిక్ష పొందుటయందు శ్రద్ధగలవాడు. ఇది మౌద్గల్య మహర్షి ప్రవచనము. మౌద్గల్యః ముదం శాస్త్రార్థ నిరూపణ గలతి శ్రవతీతి. సంతోషంగా శాస్త్రార్థములను చెప్పుకొనువాడు. తపోనిష్ఠుడై తపస్సు నిర్వర్తించాలి. ప్రజాసేవ స్వాధ్యాయనము ప్రవచనము ఇవన్నీ తపోరూపములే. 1వ అధ్యాయము శిక్షావల్లి 10వ అనువాకము బ్రహ్మజ్ఞాన ప్రకాశక్ మంత్ర. అహం వృక్షస్య రేరివ కీర్తిహ పృష్ఠం గిరేరివ ఊర్ధ్వపవిత్రౌ వాజినివ స్వమూతమస్మి ద్రవిణంసవర్చసం సుమేధ అమూతోక్షితః. ఇతి త్రిశంకోర్వేదానువచనం 1. ఇతి దశమోనువాకః. 1. అహం వృక్షస్య రేరివ కీర్తిహ పృష్ఠం గిరేరివ ఊర్ధ్వపవిత్రౌ వాజినివ స్వం అమృతమస్మి ద్రవిణం సవర్చసం సుమేధ అమృతోక్షితః. ఇతి త్రిశంకోః వేదానువచనం. అహం షట్ నేను దేహపరిమిత రూపుడను కాను. మరి ఈ జన్మ జరా మరణ రూపమగు దేహము అను వృక్షమునకు రేహ అంతర్యామి యగు ప్రేరకుడను. అహం స్వరూపుడగు నా కీర్తి ఖ్యాతి పర్వతము యొక్క పృష్ఠ ఆధార బాహ్య భాగము వలె వేదములలో ఉపనిషత్తులలో ప్రదర్శనమగుచున్నది. ఈ బాహ్యమునకు వెనుక భాగమగు ఆధారమునేనే. ఊర్ధ్వంగా పవిత్రమగు ఆత్మనే ప్రకాశించువాడను. స్వయముగా అమృత స్వరూపుడను. ఆత్మ తేజస్సుచే దీప్తి అను ద్రవ్యముచే ప్రకాశించువాడను. బుద్ధికి సాక్షినే కేవల బుద్ధి స్వరూపుడనే అమృతమునందు స్థితి కలిగి ఉన్నవాడను. ఇవి త్రిశంకు మహర్షి యొక్క ఆత్మాహం పూర్వకమైన పలుకులు వేద అనువచనము. ఇది 6వ సూత్రము. 1వ అధ్యాయము శిక్షావల్లి 11వ అనువాకము శిష్యానుశాసనం. వేదమనుచ్యాచార్యోంతేవాసనమనుశాస్తి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్స్యః. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాంన ప్రమదితవ్యం. 1. 1. వేదం అనూచ్య ఆచార్యో అంతేవాసినం అనుశాస్తి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాత్మా ప్రమదః. ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్స్యః వ్యతచ్ఛేత్స్యః. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యా న ప్రమదితవ్యం. ఆచార్యులవారు శిష్యునికి వేదార్థములను బోధిస్తూ వేదాధ్యయనము కొరకై శిష్యుని నియమించుచున్నారు, అనుశాసించుచున్నారు. ఈ విధంగా శిష్యునికి బోధించుచున్నారు. అధ్యయనమునకు సంసిద్ధుడవు అగుచున్న ఓ శిష్య బిడ్డా, ప్రియ ఆనందాత్మస్వరూప, సత్వస్తువు అగు ఆత్మగురించియే వినుము, మాట్లాడుము, విద్యుక్త ధర్మములను, నియమిత ధర్మములను, బ్రహ్మచారి, గృహస్థ ఇత్యాది ఆశ్రమ ధర్మములను శ్రద్ధతో నిర్వర్తించుము. ఆత్మతత్వము గురించిన అధ్యయనము, అభ్యాసము ఎట్టి పరిస్థితులలోనూ వదలవద్దు. ఆచార్యులను సేవసమర్పణలతో సంతోషింపజేయుము. వారి కుటుంబమునకు, కుటుంబ సభ్యులకు ఎటువంటి బాధ ఇబ్బంది కలిగించవద్దు. సత్యము నుండి ఆత్మతత్వ జ్ఞానమయం సత్ లేక సత్య స్వరూపము నుండి విడిపోవద్దు. ప్రమాదము, బద్ధకము, శ్రద్ధ కూడదు. నీకు నియమించబడిన స్వధర్మమును వదలనేవద్దు, తప్పక నిర్వర్తించుము. తదితర సహజీవులకు శ్రేయస్సు కలిగించుకుశల కర్మలను వదలనేవద్దు. భూతదయ విషయంలో బద్ధగించకూడదు. స్వాధ్యాయనము, శాస్త్ర అధ్యయనము, ప్రవచనములను వినటము చెప్పటముల నుండి విరమించరాదు. దేవపితృకార్యాభ్యాం ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. యాన్యేన వద్యాని కర్మాణి, తాని సేవితవ్యాని, నో ఇతరాణి. యాన్యస్మాకం సుచరితాని, తాని త్వయోపాస్యాని, రెండు. నో ఇతరాణి, రెండు. దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. యాని అనవద్యాని కర్మాణి, తాని సేవితవ్యాని, నో ఇతరాణి. న ఇతరాణి, యాని అస్మాకం సుచరితాని, తాని త్వయ ఉపాస్యాని, నోరితరాని. న ఇతరాణి. స్విద్య ముగించుకున్న తరువాత దేవతా కార్యములను, పితృకార్యములను తప్పక నిర్వర్తించాలి. అశ్రద్ధ కూడదు. తల్లిని, తండ్రిని, ఆచార్యులవారిని, గురువును, అతిథిని దైవ సమానులుగా భావించి పూజ్యభావముతో సేవించాలి. పెద్దల దృష్టిలో, తదితరుల దృష్టిలో నింద్యము కానట్టి, తప్పు కానట్టి, ఇతరులకు మంచిది అనిపించినట్టి, ఇతరులకు ఇబ్బంది, బాధ కలిగించినట్టి కర్మలు, నింద్య కర్మలు మాత్రమే నిర్వర్తించాలి. నింద్యమగు కర్మలు నిర్వర్తించకూడదు. బిడ్డ, శిష్య, నీవు ఇతరులకు బాధ, హింస, ఇబ్బంది కలిగించు కర్మలు చేస్తూ ఉంటే ఈతడు ఆయన శిష్యుడు కదా అని గురువునకు నన్ను దూషిస్తారు. గురువుకు మంచి పేరు తేగల కర్మలే నీవు నిర్వర్తించాలి. తదితరములైనవి చేయరాదు సుమ. ఆస్మాకం సుచరితాని, నో ఇతరాని. ఏకే చాస్మచ్ఛ్రేయాంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం. మూడు. ఏకే చాస్మత్ శ్రేయాంసో బ్రాహ్మణాః తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యం. శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా ఆక్యూ దేయం, శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం. మనకంటే అధికులు, విద్వత్తు కలవారు, శ్రేష్ఠులు ఉంటారు. బ్రహ్మజ్ఞులను పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలుచుని ఆసనము ఇచ్చి వారి శ్రమ పోగొట్టాలి. వినమ్రతతో సంభాషించాలి. పెద్దల పట్ల అమర్యాద కూడదు. భక్తి, ప్రపత్తి, శరణాగతి ప్రదర్శించాలి. శ్రద్ధతో గౌరవించాలి. అశ్రద్ధగా ఉండరాదు. ఆశ్రయించినవారికి ఉపయోగపడు ధనమును, వస్తువులను శ్రద్ధ భక్తులతో ఇవ్వాలి. అణకువతో ఇవ్వాలి, గర్వముతో కాదు. సిగ్గుచూపిస్తూ దానము చేయాలి. నేను ఇంతవరకు మాత్రమే ఇవ్వగలుగుచున్నానే అని అనుకుంటూ ఇవ్వాలి. భయభక్తులు ప్రదర్శిస్తూ దానం చేయాలి. పరమాత్మకు సమర్పిస్తున్నాను, కృతజ్ఞతతో ఇస్తున్నాను అని భావిస్తూ ఇవ్వాలి. ఈతడు పరమాత్మ స్వరూపుడు కదా అను సత్విక్ భావనతో సమర్పించాలి. అథయదితే కర్మ విచికిత్స వా వృత్త విచికిత్స వా సాత్ 3 ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్త ఆయుక్తాః అలుక్షా ధర్మకామాః స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అథాభ్యాఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్త ఆయుక్తాః అలుక్షా ధర్మకామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవము చేతదుపాస్యం 4 ఇత్యేకాదశనువాక 4 అథయదితే కర్మ విచిత్సావ వృత్త విచికాత్సా వా స్యాత్ ఏ తత్ర బ్రహ్మణాః సమదర్శినః సమ్మర్శినః యుక్త అయుక్తాః అలుక్ష ధర్మకామాస్యః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అథాభ్యాఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్శినః సమదర్శినః యుక్త అయుక్తాః అలుక్ష ధర్మకామాస్యః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏష వేదోపనిషత్ ఏతత్ అనుశాసనం ఏవం ఉపాసితవ్యం ఏవం చ ఏతత్ ఉపాస్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం తాని త్వయ ఉపాస్యాని విచికిత్సావ్యాస్యాత్ విచికిత్సావ అస్యాత్ తేషు వర్తేరన్ 7 ఒకవేళ ఏ కర్మలు ఏ తీరుగా చేయాలి, ఏది నిష్ఠ ఏవి నియమములు అనే సందేహము కర్మ విచికిత్స మరియు ఆచారముల గురించిన విచికిత్స సందేహము వస్తే అప్పుడు వేదజ్ఞులగు బ్రాహ్మణులను లేదా యుక్తాయుక్తములు తెలిసిన సాత్వికులు అలుక్ష అగు పెద్దలను ధర్మ నిర్వహణ గురించి సంప్రదించాలి. ధర్మాభిలాషులకు పెద్దలు ఆచరణమును ప్రాతిపదికగా తీసుకుని వర్తించాలి. వారి అభిభాషణములను వారు మెచ్చుకునే విధానములను పాటించాలి. లోక కళ్యాణ ధ్యేయముగల పెద్దలు చెప్పినది తప్పక అనుసరించాలి. దోషులు అని నీకు ఎవ్వరి విషయమైనా సంశయములు వస్తూంటే పెద్దల అభిప్రాయముననుసరించి త్యజించి ఉండాలి. దేశకాలమానములను అనుసరించి బ్రహ్మజ్ఞులు యుక్తాయుక్తములు తెలిసిన ధార్మిక బుద్ధి గల సాత్వికులు సకల జనక్షేమము అరియు వారు అగు పెద్దలను విధినిషేధముల గురించి సంప్రదించాలి. వారు బోధించు తీరుగా నియమించు విధంగా వర్తించాలి. ఆర్య వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు పెద్దలు చెప్పునది నియమించునది అనుసరించాలి. మీరు నిర్వర్తించబోయేది పెద్దలకు కూడా ముందుగా నచ్చాలి. పెద్దలు చెప్పునది నియమించునది అనుసరించాలి. మీరు నిర్వర్తించబోయేది పెద్దలకు కూడా ముందుగా నచ్చాలి. పెద్దల అనుభవ ప్రవచనములను ఆదేశముగాను అపదేశముగాను స్వీకరించాలి. ఇది తప్పక నిర్వర్తించవలసిన అనుశాసనము. ఇట్లు పెద్దల చూపు మార్గమును ఆశ్రయించి ఉపాసించాలి. శాస్త్రానుసారంగా దేశకాలానుసారంగా చెప్పబడు ఆచారములు ఆచార్యుల ఆజ్ఞలు తప్పక గౌరవించాలి. స్వాధ్యాయమును శాస్త్ర పరిశీలనను శాస్త్ర నిర్వచనములను బోధనములను విడిచి ఉండరాదు. సాత్వికులు శుభ ఆశయులు అగు బ్రహ్మవేత్తల పెద్దల ప్రవచనములను వినాలి, విని ఆకలింపు చేసుకోవాలి. ఏమరువరాదు, బద్ధగించరాదు, పెద్దలను తిరస్కరించరాదు. వారి ఉపదేశములను యుక్తాయుక్త విచారణ వాక్యములను స్వీకరించి ఉపాసనను అవిరామంగా కొనసాగించాలి. ఇది 7వ సూత్రము. 1వ అధ్యాయము శిక్షావల్లి 12వ అనువాకము. ఉత్తరశాంతిపాఠ. సం నో మిత్రః సం వరుణః సం నో భవత్వర్యమ సం న ఇంద్రో బృహస్పతియః సం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం, ఋతమవాదిశం, సత్యమవాదిశం, తన్మామావీత్, తద్వక్తారమావీత్, ఆవీన్మాం, ఆవిద్వక్తారం. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. 1 ఇతి ద్వాదశోనువాకః. 1 సం నో మిత్రః సం వరుణః సం నో భవతి ఆర్యమ సం న ఇంద్రో బృహస్పతియః సం నో విష్ణుః ఉరుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ అసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ అవాదిశం, ఋతం అవాదిశం, సత్యం అవాదిశం, తత్ మాం ఆవీత్, తత్వక్తారం ఆవీత్, ఆవీత్ మాం, ఆవీత్ వక్తారం. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. సత్యం అవాదిశం పంచ చ సం న శిక్షం సహ నౌ యః ఛందసాం భూః సయః పృథివీ ఓం ఇతి ఋతం చ అహం వేదం అనూచ్య సం నో ద్వాదశ సం నో మహ ఇతి ఆదిత్యో నో ఇతరాణి త్రయోవింశత్యః ప్రాణృత్యభిమాన పగలు దేవతాగు మిత్రభగవానుడు అపాన వృత్యభిమాన రాత్రి దేవత జల దేవతాగు వరుణ భగవానుడు సూర్యమండలమునకు కనులకు అభిమాన దేవత అగు అర్యమ భగవానుడు సర్వేంద్రియాభిమాన దేవత అగు ఇంద్రభగవానుడు వాక్ బుద్ధి అభిమాన దేవత అగు బృహస్పతి భగవానుడు త్రివిక్రమావతారమునందు 3 పాదములతో ఈ సర్వమును నింపుచున్న ఉరుక్రముడగు విష్ణుభగవానుడు మాకు సర్వసుఖములు శుభములు ప్రసాదించెదరుగాక. పరబ్రహ్మమునకు నమస్కారము. ఓ వాయుదేవ నమస్తే. నమో నమః. సమస్తమును చేతనముగా చేయుచున్నారు కాబట్టి మిమ్ములను ప్రత్యక్ష బ్రహ్మముగా ఉపాసిస్తున్నాము. ప్రత్యక్షముగా బ్రహ్మము అని అవాదిశం ఎలుగెత్తి పలుకుచున్నాను. నిజము నిజముగా రుతృతంగా సత్యము సత్యంగా ప్రాణేశ్వరులగు మిమ్ములను ప్రత్యక్ష బ్రహ్మము అని చెప్పుకొనుచున్నాను. ఓ పరమాత్మ, మీరే నాకు రక్షకులు, నాకు బ్రహ్మము బోధిస్తున్న సద్గురువు వక్తారంకు కూడా రక్షకులు. నన్ను రక్షించండి. వక్తేగు ఆచార్యులకు సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ సంరక్షకులై ఉండండి. బ్రహ్మవిద్యను శిక్షకులు ఆచార్యుల వారు చెప్పుచుండగా మేము వినుచుండగా అడ్డులు తొలగుగాక. ఆధ్యాత్మిక ఆధి భౌతిక ఆధి దైవిక తాపత్రయములు సశాంతించుగాక. వేదభూమిగు పృథివీ ప్రణవోపాసనలచే రొక్కులు గానములలచే శుభప్రదమగుగాక. ఇతి శిక్షావల్లి 1వ అధ్యాయము.